49 బ్రహ్మోపదేశము. రామ, మనస్సుకి ఇంద్రియాలకి ఒక స్వభావం ఉంది. అవి ఎంతసేపటికీ మోక్షం కంటే క్రింది మెట్టులో ఉన్న ఇహలోక సుఖాల మీద, పరలోక సుఖాల మీద ఆశతో ఆరాటపడతాయే గాని అంతకన్నా పైకి పోలేవు. అది వాటి స్వభావం. అందుచేత నువ్వేం చేయాలంటే నీ ప్రయత్నంతో వాటిని నీ స్వాధీనంలోకి తెచ్చేసుకోవాలి. అలా చేసుకుంటే మోక్షోపాయాలను గురించి నేను ఇప్పుడు చేయబోయే ఉపదేశం ఉపయోగిస్తుంది. నేనిప్పుడు చెప్పబోయే ఈ ఉపదేశ గ్రంథమంతా నా స్వకపోల కల్పితం అనుకుంటున్నావేమో, ఎంతమాత్రము కాదు. ఈ శ్వేతవరాహ కల్పం యొక్క ప్రారంభంలో బ్రహ్మదేవుడు ఈ మహోపదేశాన్ని నాకు చేశాడు. ఆ ఉపదేశం వలననే నాకు సమస్త దుహఖాలు నశించిపోయాయి. కనుక ఆ ఉపదేశాన్ని నీవు గూడా వింటే ఇక తిరుగులేని శాశ్వతానందం పొందుతావు. రాముడు, గురుదేవ, బ్రహ్మదేవుడు మీకీ మహావిద్యను ఎందుకు ఉపదేశించాడు? దానిని మీరెలా స్వీకరించారు? దయచేసి ఆ వివరాలు గూడా నాకు చెప్పండి. వశిష్ఠుడు, రామ, చిదాకాశమని ఒకటి ఉంది. చిదాకాశం అంటే ఏమిటో అనుకోకు, పరమాత్మకే ఇది మరో పేరు. నీకు పూర్వమే ఒకసారి బాహ్యాకాశము, చిత్తాకాశము, చిదాకాశము అనే విషయాలను గురించి కొంత వివరించాను. అక్కడగూడా చిదాకాశము అంటే పరమాత్మేనని నీకు చెప్పాను. అస్త్యనంత విలాసాత్మ సర్వగ సర్వసంశ్రేయః, చిదాకాశో వినాశాత్మ ప్రదీపః సర్వజంతుషు ముడోట్వ్యడోట్ప్రడోట్సడోట్పది స్లో డోట్ పదకొండు. ఈ చిదాకాశమే సృష్టి అంతటా వ్యాపించి ఉండేది. ఈ సృష్టిలో కనిపించే మాయావిలాసాలన్నింటికీ అధిష్టానమై ఉన్నది గూడా ఈ చిదాకాశమే. దీనికి నాశనమే లేదు. ప్రతి జీవిలోనూ జీవాత్మ అనే పేరుతో వెలిగే దీపం కూడా ఈ చిదాకాశమే. ఈ చిదాకాశాన్నించి విష్ణువు జన్మించాడు. ఇక్కడ విష్ణువంటే ఎవరనుకుంటున్నావు? సూక్ష్మ. ఆయసర్వ్. 59 పంచభూతాలలోనూ, స్థూల పంచభూతాలలోనూ, ఆ భూతాల వల్ల ఉత్పత్తి చెందిన భౌతిక లోకాలలోనూ, ఆ లోకాలలో ఉండే జీవులలోనూ, అన్నిటిలోనూ సమంగా వ్యాపించి ఉండే విరాట్ పురుషుడే విష్ణువు. ఇక్కడ చిదాకాశాన్నించి విష్ణువు పుట్టాడంటే తండ్రి నుంచి కొడుకు పుట్టినట్లుగా వేరే వ్యక్తి పుట్టాడు అనుకుంటున్నావేమో. అలా అనుకోకు. స్పందమానర్సాపురాత్. తరగస్వాగరాది. ముడోట్వ్యడోట్ప్రడోట్సడోట్పది స్లో 12. ఆ చిదాకాశం ఉందే, అది స్పందాస్పందసమాకార స 10 స్లో 12 మైనది. స్పందమంటే కదలిక, అంటే సృష్టి. ఆ స్పందమంటే కదలిక లేకపోవడం, అంటే లయం. చిదాకాశమనేది సృష్టిదశలోనూ లయదశలోనూ కూడా ఒకే రకంగా ఉంటుంది. అంటే కదలిక ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఒకే రకంగా ఉంటుంది. తుఫాను వచ్చినప్పుడు రానప్పుడు కూడా సముద్రం సముద్రమే కదా. తుఫాను వస్తే సముద్రం స్పందమాన రసాపురం అవుతుంది. అంటే సముద్రమనబడే జలం కదులుతుంది. అప్పుడు దానిలోంచి తరంగం, టైడల్ వేవ్ జన్మిస్తుంది. ఇప్పుడు చూడు, సముద్రం వేరు, ఈ తరంగం వేరునా? అది జలమే, ఇది జలమే, కాని వేరు వేరుగా ఉన్నట్లు కనిపిస్తాయి. ఇలా సముద్రంలోంచి తరంగం ఎట్లా పుట్టిందో అదే విధంగా చిదాకాశంలోనుంచి విరాట్ పురుషుడు అనబడే విష్ణువు జన్మించాడు. ఆ విష్ణుమూర్తి యొక్క హృదయం ఒక పద్మం లాగా విచ్చుకొంది. మేరు పర్వతమే ఆ పద్మంలోని నడిబొడ్డు. అష్టదిక్కులే ఆ పద్మంలో దళాలు. నక్షత్రాలే ఆ పద్మంలోని కేసరాలు. అలాంటి ఆ పద్మంలోంచి బ్రహ్మ జన్మించాడు. ఆయన వేదవేదార్థవేత్తలైన దేవతలకు, మునులకు కూడా నాయకుడు. మనం మన మనసులలో ఆలోచనలను సృష్టిచేసినట్లుగా ఆ మహానుభావుడు ఈ జీవసమూహాన్ని సృష్టిచేశాడు. ఆ సృష్టి పరంపరలో ఆయన ఈ జంబుద్వీపంలో ఒక మూల భారతవర్షమనే ప్రాంతంలో ఆధివ్యాధులతో కూడిన జనసమూహాన్ని సృష్టిచేశాడు. ఈ జనులంతా ద్వంద్వ పదార్థాలతో బాధలు పడుతూ అల్పమైన ఆయుర్దాయంతో ఎప్పటికప్పుడు నశించిపోతూ ఉన్నారు. వారి దీన పరిస్థితి చూసేసరికి బ్రహ్మగారికి మనస్సు కరిగింది. అయ్యో, వీళ్లకి ఆయుష్షు లేదు, ఆలోచన లేదు, వీళ్లకు ఈ దుహఖం పోయే ఉపాయం ఏమిటబ్బా అని ఒక్క క్షణం సేపు ఏకాగ్రంగా ఆలోచన చేశాడు. ఆయన సర్వసమర్థుడు కనుక. తపోధర్మం చ దానం చ సత్యం తీర్థాని చైవ హి ఏతత్ సృష్ట్వా పునర్దేవః చింతయమాస భూతకృత్ ముది. మానవుల ఉద్ధరణ కోసం ముందుగా ఆయన తపస్సును సృష్టి చేశాడు. చేశాక కొంచెం పరిశీలించి చూస్తే దానిని ఎక్కువ మంది అందుకోగలిగినట్లు కనిపించలేదు. అందువల్ల ఆయన దానము, ధర్మము, సత్యము వరుసగా సృష్టించుకుంటూ వెళ్లాడు. అయినా ప్రజలు అందుకునేటట్లు కనిపించలేదు. అందుచేత వాళ్లు యాత్రలు చేసుకునేందుకోసం తీర్థాలు, క్షేత్రాలు సృష్టి చేశాడు. అవన్నీ సృష్టి చేశాక మళ్లీ ఒక నిమిషం ఆగి ఆలోచించాడు. తపస్సు, దానము, ధర్మము, సత్యము, తీర్థాలు, క్షేత్రాలు ఇవన్నీ కూడా మానవులకు తాత్కాలిక పుణ్యాన్ని కలిగించి తద్వారా తాత్కాలిక సుఖశాంతులను కలిగిస్తాయేగాని దుఃఖం పూర్తిగా తొలగిపోయే శాశ్వతానందాన్ని కలిగించే మోక్షాన్ని మాత్రం అందించలేవు అని ఆయన గుర్తించాడు. సంసారోత్తరణే జంతోహ ఉపాయో జ్ఞానమేవ హీజు 22 అనుకొన్నాడాయన. శాశ్వతానందం కలగాలంటే జనులకు మోక్షం లభించాలి. మోక్షం వల్ల జనన మరణాలు రెండూ పోతేగాని శాశ్వతానందం అందదు. మోక్షం రావాలంటే సంసారం పోవాలి. కనుక ఈ జనులు తరించేందుకోసం నూతనంగా ఒక ఉపాయం ఉపదేశించాలి అని ఆయన ఆలోచించాడు.